అందరికీ నమస్కారం. లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చదువుకుంటున్న సూత్రం 16వ సూత్రం, అత్సంధి ప్రకరణంలో తస్మిన్ ఇతి నిర్దిష్టే పూర్వస్య అని. దీనికంటే ముందు మనం ఇకోయనచి అనే సూత్రాన్ని చదువుకొని ఉన్నాం. ఆ సూత్రంతో ఏంటి, ఇక్ స్థానంలో ఎన్ ఆదేశమవుతుంది ఎప్పుడు, అచ్ పరంగా ఉన్నప్పుడు అని చెప్పారు. అయితే అందులో అచి అని సప్తమీ అంతమైన పదం వాడారు. ఆ సప్తమీ విభక్తికి వ్యాకరణ రీత్యా అర్థం ఏంటి అనేది చెప్పడం కోసం ప్రస్తుతం ఈ సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రక్రియా పద్ధతిలో అంటే కౌముదిలో మామూలుగా అయితే ఇది అష్టాధ్యాయ క్రమంలో మొదటి అధ్యాయం మొదటి పాదం 65వ సూత్రం అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం ఒక ఉదాహరణను తీసుకున్నాం, సుధీ ఉపాస్య అని. అయితే సుధీ ఉపాస్యాన్ని తీసుకున్నప్పుడు అందులో ఈకారం తర్వాత ఉ అనేది ఉంది కాబట్టి ఈకార స్థానంలో ఎణ్ ఆదేశం చేశాము అని చెప్పి చెప్పాం. అయితే అచ్చుపరంగా ఉన్నప్పుడు అని చెప్పారు కదా, ఈకకి అచ్చుపరంగా ఉన్నప్పుడు అని చెప్పారు. అయితే ఎంత పరంగా అంటే పరంగా ఉన్నది అంటే ఈ సుధీ ఉపాస్య అనే దానిలో సులో ఉన్న ఊకారానికి ధా తర్వాత ఉన్న ఈకారం ఉంది, ఇది కూడా ఊకారానికి ఈకారం అచ్చుపరంగా ఉన్నట్లే కదా. మరలాంటప్పుడు సులో ఉన్న ఊకారానికి ఎనాదేశం చెయ్యొచ్చా అనేది సంశయం రావచ్చు కదా. ఎందుకంటే పరంగా ఉన్నప్పుడు అని చెప్పారు. ఆ పరం ఎంత పరం, అవ్యవహిత పరమా వ్యవహిత పరమా, అంటే మధ్యలో ఇంకైనా వర్ణం ఉండొచ్చా ఈ అజ్వర్ణానికి ఈకారానికి, ఉండకూడదా, ఇలాంటి సంశయాలు వస్తాయి కదా. ఆ సంశయాన్ని వారించడం కోసం ఆ సూత్రంలో వాడిన అచి అనే పదానికి అర్థం ఏంటో చెప్పడం కోసం ఇప్పుడు మళ్ళా ఇంకో పరిభాష సూత్రం మొదలవుతుంది. అదే తస్మిన్నితి నిర్దిష్టే పూర్వస్య. తస్మిన్ ఇతి నిర్దిష్టే పూర్వస్య. ఇక్కడ తస్మిన్ ఇతి నిర్దిష్టే పూర్వస్య అని మనం విడగొట్టుకోవచ్చు దీన్ని. తస్మిన్ అనేది ఏంటంటే సప్తమీ విభక్తి, తద్ అనే శబ్దానికి సప్తమ్యంతం తస్మిన్, దాన్ని ఇక్కడ యథాతథంగా అనుకరణం చే అంటే ఇక్కడ తస్మిన్ అంటే మామూలుగా మనం దాని ఎందు అని అర్థం చెప్పుకుంటాం కదా, అలా కాదు. తస్మిన్ అనే దానికి ఏంటి అంటే ఏ సూత్రంలో అయినా సప్తమీ విభక్తిలో ఉన్న పదం, సప్తమ్యంతమైన పదం అని అర్థం చెప్పుకోవాలి. తస్మిన్ ఇది నిర్దిష్టే అంటే సప్తమ్యంతమైన పదం ఏ సూత్రంలో అయినా నిర్దేశించబడి ఉంటే దానికి పూర్వస్య అంటే ఆ సప్తమ్యంత నిర్దిష్టమైన పదంతో చెప్పబడేదాని ముందున్న దానికే ఆ సూత్రంతో చెప్పే పని అవుతుంది. సామాన్యంగా చెప్పుకుంటే ఉదాహరణకి ఈకో ఎనచి అనే సూత్రంలో చూద్దాం. ఈకో ఈకహ ఎణ్ అచి అనేది సూత్రం. ఇందులో అచి అనేది సప్తమ్యంతంగా ఉంది. ఈ అచి అనే శబ్దంతో ఏం చెప్తున్నాము, అచ్ అనే ప్రత్యాహారం అని కదా. దానికి సప్తమి ఏకవచనం అంటే ఏంటి, అచ్ అనే ప్రత్యాహారానికి అవ్యవహిత పూర్వంగా ఉన్న ఇక్ స్థానంలో ఎణ్ ఆదేశమవుతుంది. ఒకవేళ ఇక్కుకి అచ్చుకి వ్యవధానం ఉంటే అక్కడ ఎన్ కాదు. అందువల్లనే సుధీ అనే దగ్గర సులో ఉన్న ఉకారానికి ధీ తర్వాత ఉన్న ఈకారానికి, ఈ ఉకారానికి ఆ ఈకారానికి మధ్యలో ధకారంతో వ్యవధానం ఉంది. అందువల్ల ఇక్కడ మనం ఉకార స్థానంలో ఎణాదేశం చెయ్యట్లేదు. సుధీ ఈ తర్వాత ఉన్న ఉపాస్య ఊ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యలో ఏ వర్ణము వ్యవధానంగా లేదు కాబట్టి అక్కడ మనం ఈకార స్థానంలో ఎనాదేశం చేస్తున్నాము. ఇప్పుడు సూత్రానికి అర్థం చూసి దాన్ని అందులో చేసుకున్నాం. సప్తమీ నిర్దేశేన విధీయమానం కార్యం వర్ణాంతరేణ అవ్యవహితస్య పూర్వస్య బోధ్యం. సప్తమీ నిర్దేశేన సప్తమ్యంతంగా నిర్దేశించబడినది ఎలా అయితే ఈకోయనచి అనే దాంట్లో అచి అనే పదం, విధీయమానం కార్యం ఆ సూత్రంతో విధింపబడుతున్న కార్యం, ఈకోయనచి అనే సూత్రం ఏదైతే ఉందో ఉదాహరణకు తీసుకున్నాం కాబట్టి ఇందులోనే అంతా దీన్ని చూస్తాం ఈ లక్షణం ఎలా వచ్చింది అని. ఈ సూత్రంతో విధించబడుతున్న కార్యం ఎణాదేశ కార్యం, అది వర్ణాంతరేణ అవ్యవహితస్య. వర్ణాంతరం అంటే అన్యద్వర్ణం వర్ణాంతరం, వేరే వర్ణంతో అవ్యవహితంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ అచ్చుకు పూర్వమందున్న దానికి ఎణాదేశం అవుతుందని చెప్పుకోవాలి. అంటే వేరే వర్ణము అంటే ఈ ఇక్ అచ్చు ఈ రెండు కాకుండా మిగిలిన వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటితో వ్యవధానం కనుక ఉంటే అక్కడ మాత్రమే యనాదేశం రాదు, దానితో వ్యవధానం లేనటువంటి పూర్వమైన దానికే యనాదేశం అవుతుంది. ఇలాగే ఇంకే సూత్రమైనా కానీ ఏచో అయవాయావహ అక్కడ కూడా అంతే, ఏచ్కి అచ్చుపరంగా ఉన్నప్పుడు అయవాయావాదేశము, అంటే ఏచ్కి అవ్యవహితంగా అచ్చుపరంగా ఉంటేనే ఏకార స్థానంలో ఐ, ఐకార స్థానంలో ఆయ్, ఇలా అర్థం చెప్పుకోవాలి. అది ఇది సూత్రాన్ని అర్థం ఎలా చెప్పుకోవాలని చెప్పే సూత్రం, అందుకని దీన్ని పరిభాషా సూత్రము అని చెప్పి అంటున్నారు.